మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన ఎందుకో సందేహం ఎందుకో రానున్న విందులో నీ వంతు అందుకో మంచి కాలం అంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు. దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు గాంధీ మహాత్ముడు కలగన్న రోజు నెహ్రూ అమాచ్యుడు నెలకొల్పు రోజు ఆ రోజు భలే భలే బాగా చెప్పావు, కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరూ కలిసి సహకారమే మన వైఖరి అయితే ఉపకారమే మన ఊపిరి అయితే పేదా గొప్ప భేదం పోయి అందరూ నాదని వాదం మని ఎదురే లేకుండా ఎగురు